భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ జఖికి ధనాగమతృష్ణ మూఢ జఖికి ధనాగమతృష్ణ గురు సద్బుద్ధి మనసి వితృష్ణ మూఢ జఖికి ధనాగమతృష్ణ గురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్ల భసే నిజ కల్మోపతౌ ఎల్ల భసే నిజ కల్మోపతౌ విత్తౌ తేన వినోదయతేతౌ ఎల్ల భసే నిజ కల్మోపతౌ చిత్తౌ తేన వినోదయతేతౌ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం నారీ స్తన భర నాభి దేశం దృష్ట్వా మాగ మోహవేశం నారీ స్తన భర నాభి దేశం దృష్ట్వా మాగ మోహవేశం ఏ తన్వాంస వసారి మాంస ప్రసారి వికారం మనసి విచిత ఏతన్ మాంస ప్రసారి వికారం మనసి విచిత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం నళిని దళగత జలమతి తరళం నళిని దళగత జలమతి తరళం తద్వజీవిత మతిశయ జపలం నళిని దళగత జలమతి తరళం తద్వజీవిత మతిశయ జపలం విధి వ్యాజ బిమానగ్రస్తం విధి వ్యాజ బిమానగ్రస్తం లోకం శోక హతం జసమాసం విధి వ్యాజ బిమానగ్రస్తం లోకం శోక హతం జసమాసం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం యావద్వీతో పార్చన సక్తగ తావన్ని జబరి వారో రక్తగయవదితో పార్చన సక్తగ తావన్ని జబరి వారో రక్తగ పశ్చా జీవతి జర్జర దేగే జీవతి జర్జర దేగే వార్త కోపిన పూచదిగే పశ్చా జీవతి జర్జర దేగే వార్త కోపిన పూచదిగే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం యావత్ పవనో నివసతి దేహే తావత్ పూచతి కుశలం యావత్ పవనో నివసతి దేహే తావత్ పూచతి కుశలం గతవతి వాయు గతవతి వాయు భార్య బిభ్యతి తస్మింకాయ గతవతి వాయు దేగపాయ భార్య బిభ్యతి తస్మింకాయ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం అర్థమన అర్థం భావయ నిత్యం అర్థమన అర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేస సత్యం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేస సత్యం పుత్రాదపి ధన భాజాభి పుత్రాదపి ధన భాజాభి సర్వత్రైషితారీ పుత్రాదపి ధన భాజాభి సర్వత్రైషితారీ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. కపరివారో సంసారగ క్షీణేవిత కపరివారో జానే తత్వేక సంసారగ భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం భజ గోవిందం మాకు రుదన జన యౌవన గర్వం హరతి నివేష ధ్యానం సరో మాకు రుదన జన యౌవన గర్వం హరతి నివేష మాయామయ విద మగిలోహిత మాయామయ విద మగిలోహిత బ్రహ్మ పదం ప్రవీర విధి మాయామయ విద మగిలోహిత బ్రహ్మ పదం త్వం ప్రవిదవిది మూఢమతే భజ గోవిందం భజ గోవిందం నయామిన్యం సాయం ప్రాతః శిశిరవసంతం పునరాయాదః దినయామిన్యం సాయం ప్రాతః శిశిరవసంతం పునరాయాదః కాల క్రీడతి గచ్చాయుగల క్రీడతి గచ్చాయుగు తదపి నముచతి ఆశావాయు కాల క్రీడతి గచ్చాయుగు తదపి సముచత ఆశావాయు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం ద్వాదశ మంజరికాభిరశేషక కథితో వైయ కరణశేషక ఉపదేశో భూద్ విద్యాని పుణై శ్రీమచంకర భగవచరణై భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. Oh,